శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఆత్మస్వరూప బంధుగణ, మీరు నిటారుగా కూర్చోవాలి. నడుమును కొంచెం పైకి, వెన్నెముకను పైకి సాగదీసి కూర్చోవాలి. ఇప్పటికే సాగదీసి ఉంటారు, అయినా ఇంకొంచెం. చేతులు రెండు ఒడిలో పెట్టుకుని అరచేతులు పైకి చూసే విధంగా ఎడమ చేతిలో కుడి చేయి పెట్టి బొటనవ్రేళ్ళు మాత్రం రెండు కలిసి ఉంటాయి. చేతులు ఆ విధంగా ఉన్నప్పుడు ఒడిలో అవి ఒక పద్మమును పోలి ఉంటాయి. మనిషికి లోపల ఒకప్పుడు తెలుస్తూ చాలా భాగం తెలియకుండా, ఫలానా అని తెలియకుండా కొంత స్ట్రెస్, ఒత్తిడి, టెన్షన్ అని కూడా అంటారు, అలాంటిది ఉంటుంది, సహజంగా ఉంటుంది. ఎందుకంటే సంసారంలో ఏవేవో సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాము కనుక మన లోపల సిస్టంలో ఒక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ నిర్మాణమై ఉంటుంది. మనకి ఆందోళన కలిగినప్పుడు అది ఉంది అని తెలుస్తూ ఉంటుంది. మిగతా సమయాల్లో తెలియకుండానే ఉంటుంది. ఇలా నిటారుగా కూర్చుండి చేతులు ఒళ్ళో పద్మపు ఆకారంలో ఉంచి నిశ్చలంగా కదలకుండా కూర్చున్నప్పుడు ఆ స్ట్రెస్ క్రమంగా కరిగిపోతుంది. ఈ స్ట్రెస్ శరీరంలోని వివిధ భాగాలలో ప్రకటమవుతుంది. ఉదాహరణకి మీరు భుజములను చూడండి, అవి భుజములు చేతులు కొంత టైట్గా ఉంటాయి. మీరు ప్రయత్నపూర్వకంగా భుజములను చేతులను రిలాక్స్డ్గా పెట్టాలి, లూజ్గా, రిలాక్స్డ్గా. ఎవరికి వారు నచ్చ చెప్పుకోవచ్చు, ఇప్పుడు చేయాల్సిందేమీ లేదు, కేవలము నిశ్చలముగా ఉండడమే అని ఆ విధంగా తనకు తానే బోధించుకుని భుజములను చేతులను రిలాక్స్డ్గా ఉంచాలి. ఈ విధంగా విశ్రాంతిగా, అదే సమయంలో సావధానంగా కూర్చోవడం. కూర్చొని నిద్రపోవడం కాదు, అలాగని కూర్చుని లోపల కంగారు పడ్డము కాదు. కూర్చుండి సావధానంగా అలర్ట్గా అదే సమయంలో విశ్రాంతిగా రిలాక్స్డ్ రిలాక్స్డ్గా కూర్చోవడం అదే ధ్యానం అంటే. ధ్యానం గురించి ఏవేవో ఊహలు అవి ఉంటాయి, వాటిలో కొన్ని సత్యము కావచ్చు, చాలా భాగం అసత్యాలు కూడా ఉంటాయి. కానీ ఇదైతే ధ్యానం, ఎలాగా కదలకుండా నిశ్చలంగా, అంటే గాలి పీల్చడం విధులు పెట్టడం, ఆ కదలిక తప్ప ఇంకా ఏ కదలిక లేదు. కానీ అదే సమయంలో బిగుసుకుపోయి కూర్చోకూడదు, రిలాక్స్డ్గా కూర్చోవాలి. దీనికి ఉదాహరణ భుజములు చేతులే, అవి లూజ్గా ఏ ఒత్తిడి లేకుండా ఉండాలి. నడుము మాత్రం నిటారుగా ఉండాలి. నడుము నిటారుగా ఉన్నప్పుడు, అదే వెన్నెముక నిటారుగా ఉన్నప్పుడు బ్రెయిన్కి సుమారు 5-10% రక్త ప్రసారం అధికమవుతుంది. అంటే నిశ్చలంగా నిటారుగా విశ్రాంతిగా కూర్చుండుట ఈ అనుభవం మనకి జీవితంలో ఉండదు, చాలా అరుదుగా ఉంటుంది, ఉంటే అరుదుగా ఉంటుంది, జనరల్గా ఉండదు. ఈ అనుభవాన్ని అర్థం చేసుకుని స్వంతం చేసుకోవాలి. ఇలాగా నిటారుగా నిశ్చలంగా విశ్రాంతిగా సావధానంగా కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు మీరు గమనించండి, మీ మనస్సులో ఆలోచనలు ఏమీ ఉండవు. నేను చెప్తున్న మాటలకు సంబంధించిన సంకల్పం తప్ప ఇతర సంకల్పములు ఏవి ఉండవు. పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండే మనస్సు కూడా నిశ్చలంగా ఉంటుంది, మీరు గమనించండి. ఈ విధంగా నిటారుగా నిశ్చలంగా విశ్రాంతిగా సావధానంగా నిద్రపోవడం కాదు, సావధానంగా అలర్ట్ కూర్చుండడమే అంటే ధ్యానము చేసేది కాదు, ఏం చేస్తున్నాం ఏమి చేయటం లేదు కదా, ఉండేది. ధ్యానము అనగా ఉండుట, చేయుట కాదు. చేయుటను ప్రక్కన పెట్టి ఉండుట. మాట్లాడుట కూడా చేయుటయే, క్రియయే. ఆలోచించుట కూడా క్రియయే. కాబట్టి చూసుకోండి, దేహంలో కదలిక లేదు అంటే క్రియ లేదు, మాట్లాడుట లేదు, ఆలోచనలు కూడా లేవు. అంటే చేయుట క్రియ లేదు. క్రియ లేకపోతే ఏముంది? ఉండడమే. ఆ ఉండడమే నేను. నేను ఉన్నాను. అహమస్మి. అహం నేను, అస్మి ఉన్నాను. నేను ఉన్నాను. మధ్యలో ఏదైనా ఆలోచన అడ్డొచ్చిందనుకోండి, కంగారు పడరాదు. అరే ఆలోచన వచ్చింది అని నిందించుకోరాదు, చిరునవ్వుతో ఆలోచనను ప్రక్కన పెట్టి ఆలోచన వచ్చిందా పోతుందా? పోతుంది. ఆలోచన రావడం కాదు పోవడం. పోనీ, ఆలోచన పోతే ఏం మిగిలింది? నేను ఉన్నాను. అహం అస్మి. అహం అస్మి నేను ఉన్నాను. ఇంగ్లీష్లో అయితే ఐ యామ్. ఇది ఒక మంత్రము, మహామంత్రము. ఆలోచనలన్నింటినీ ప్రక్కన పెట్టి అహమస్మి నేను ఉన్నాను. ఉండడమే కష్టమేమున్నది? అందరూ అందరికీ సంభవమే ఉండుట. ఉండుట అహం అస్మి. ఈ విధంగా నిటారుగా నిశ్చలంగా సావధానంగా అలర్ట్ సంకల్పములేమీ లేకుండా నేను ఉన్నాను, నాతో నేను, నాలో నేను, నేను నేను ఐ నేనుగా ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు శ్వాస కూడా ఎగుడు హెచ్చుతగ్గులు లేకుండా సాఫీగా సాగుతూ ఉంటుంది. నేను ఉన్నాను, ఇలా ఉండడంలో ఒక శాంతి, అనుభవానికి వస్తుంది. నాలో నేను శాంతముగా ఉన్నాను. విశ్రాంతిగా కూర్చోండి, నడుము సౌకర్యంగా పెట్టుకుని కళ్ళు మూసుకుని కొద్దిగా ఇటువంటి కదిలినా పర్వాలేదు. ఇప్పుడు మెల్లగా కళ్ళను తెరవాలి. లైట్ వెయిట్ అక్క.